పిల్ల జాజి మల్లిరా, ఓ బ్యూటీ అంటే బ్యూటీరా. మగవాళ్లను కవ్వించి మనసులు తేలించి మురిపించావు లేనికే జోహారే. ఓ పిల్ల జాతి మల్లిరా, ఓ బ్యూటీ అంటే బ్యూటీరా. వెంటబడి నే వస్తేనే నీకు రక్షణే, చల్లని చూపు పడిందా మాకు మోక్షమే. చిలికించి మగవాళ్లను కవ్వించి మనసులు తేలించి మురిపించావులే నీకే జోహారే. ఓ పిల్ల జాతి మల్లిరా, ఓ బ్యూటీ అంటే బ్యూటీరా. చందాలే దాచి పెట్టొద్దే, నాలో ఆశ రేగిల్చి రెచ్చగొట్టొద్దే. మందారం మీ సొగసే, పాషాణం మీ మనసే, నును మీ సమున్న మగవాళ్ళు నేను కొలిచావే. ఓ పిల్ల జాతి మల్లిరా, ఓ బ్యూటీ అంటే బ్యూటీరా. పన్నెలు చిలికించి మగవాళ్లను కవ్వించి మనసులు తేలించి మురిపించావులే నీకే జోహారే. ఓ పిల్ల జాతి మల్లిరా, ఓ బ్యూటీ అంటే బ్యూటీరా.